స్థూల శరీర వర్ణానము మజ్జాస్థిమేద పలరర్త చర్మాత్వగాహ్వయే ధాతుభీ రేభిరన్వితం పాదోర్వక్షభుజవృష్ఠమస్తకైరంగైరుపాంగైరుపయుక్తమేతత్ అహం మమేతి ప్రథితం శరీరం మోహాస్పదం స్థూలమితీర్యతే బుధేహ 74 ఏభ్యః ఈ మట్యాత్వ గాహ్వయః మజ్జా మజ్జయు అస్థి ఎముకలు మెదః క్రొవ్వు వల మాంసము రక్తరక్తము చర్మ చర్మము త్వక్ సూక్ష్మచర్మము అను ఆహ్వయః పేర్గల ధాతుభ్యః ధాతువులతో అన్వితం కూడినదియు పాదోరు మస్తకై పాదపాదములు ఊరు తొడలు వక్షః వక్షః స్థలము భుజ భుజములు వృష్ఠ పృష్ఠభాగము మస్తకే అహ శిరస్సు అనేడు అంగేహ అవయవములతోడను ఉపాంగేహ చిన్న అవయవములతోడను ఉపయుక్తం కూడినదియు అహం మమేతి నేను నాది అని ప్రథితం ప్రసిద్ధమైనదియు మోహాస్పదం అజ్ఞానమునకు ఆస్పదమైన శరీరం శరీరము స్థూలమితి స్థూల శరీరము అవి బురేహ పండితులచే ఈర్యతే చెప్పబడుచున్నది 115 స్థూల శరీర వర్ణానము స్థూల మధ్యమ సూక్ష్మరూపమున పరిణమించుచున్న భుజింపబడిన ఆహారం యొక్క అని అంతటను అన్వయించుకున వలెను తేజ అపదార్థమగు ఘృతాదికం యొక్క మధ్యమ భాగము మజ్జ దాని స్థూల భాగము అస్థి ఎముక దాని యొక్క పూర్వ పరిణామము క్రొవ్వు పలం మాంసము అది భుజించిన అన్నము యొక్క మధ్యమ భాగము త్రాగిన నీళ్ల యొక్క మధ్యమ భాగము రక్తము స్థూలావరణము చర్మము సూక్ష్మావరణము త్వక్కు లోపలనున్న ధాతువులను నాడ్యాదులను 7 ఆవరణములు ఆవరించుచున్నవి ఈ ఆవరణములలో పైన ఉన్నవి బాహ్యములు లోపలనున్నవి సూక్ష్మములు మజ్జ మొదలగు పేర్లు గల 7 ధాతువులు గలవో అట్టి ధాతువులతో కూడినది పాదములు మొదలగునవి 6 అంగములు పాదములు తొడలు వక్షహస్థలము భుజములు పృష్ఠము శిరస్సు అను అంగములతోడను ఇది హస్తములకు గూడా అపలక్షణము మడమలు మోకాళ్ళు పిక్కలు మొదలగు ఉపాంగములతోడను కూడినది ఏతత్ ప్రత్యక్షముగా కనబడుచున్నది నేను వెళ్ళుచున్నాను నిలిచియున్నాను దాటుచున్నాను గ్రహించుచున్నాను మొదలగు వ్యవహారము చేతాహం నేను అనుదానికి విషయమైనదియు నా యొక్క మమ పాదము హస్తము శిరస్సు శరీరము అని మమకారాస్పదమై ప్రసిద్ధమైన శరీరము అనేక విధములగు దోషములకు ఆశ్రయమైనను అతి ప్రేమాస్పద మగుటచే మోహాస్పదం ఆత్మీయను భ్రమకు ఆశ్రయమైనది అనగా విషయమైనది స్థూలమని పండితులచే చెప్పబడుచున్నది స్తంభములు గోడలు మొదలగునవి కలిసినచో గృహములగును ఇట్టి గృహాదులేట్లు ఒక స్వామి భోగము కొరకే ఏర్పడినవో అట్లే అనేక పదార్థములు కలియుటచే నేర్పడిన దేహము గూడా ఒక స్వామి యొక్క భోగము కొరకే ఏర్పడినది అని సూచించుటకై మజ్జాస్థిత్యాధికము శ్రీవివేక చూడామణి చెప్పబడినది దీనిచే శరీరము ఆత్మకంటే భిన్నమను విషయము చెప్పినట్లే ఆత్మస్వామి శరీరము ఆత్మ యొక్క భోగమునకై ఉద్దిష్టమైనది 118 అవ ఈ శరీరము అనిత్యము ఆ కారణము వలన గూడా ఇది నిత్యాత్మరూపము కాజాలదు అని చెప్పుటకే దీనికి శరీరమునకు కారణములను చెప్పుచున్నాడు నభోనభస్వద్దహనాంబుభూమయ సూక్ష్మాణి భూతాని భవంతి తాని పరస్పరాంసే మిలితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీర హేతవః 75 నభిస్వత్ నభో నభస్వద్దహనాంబుభూమయ సభాకాశము వాయువు దహనాగ్ని అంబుజలము భూమయః భూమి అనునవి సూక్ష్మణి భూతాని సూక్ష్మభూతములుగా భవంతి అగుచున్నవి తాని అవియే పరస్పరాంకై పరస్పరము యొక్క అంశములతో మిలితాని కలసినవై స్థూలాని స్థూలభూతములుగా భూత్వాయి స్థూల శరీర హేతవః స్థూల శరీరమునకు కారణములు. ఆకాశాద్భూత పంచకము మొదట జన్మించినప్పుడు సూక్ష్మరూపమున జనించును. వీటిని సృష్టించిన దేవతకు తాసాం త్రివృతం త్రివృతమే కరవాణి. వాటిలో ఒక్కొక్క దానిని మూడు మూడు అంశములు కలిసిన దానినిగా చేయుదును అను సంకల్పము కలుగుటచే ఒక్కొక్క భూతము పంచీకృతమగును, అనగా ఐదేసి అంశములు కలదిగా అగును. తైత్తిరీయక శృతి ననుసరించి ఆకాశవాయువులను ఛాందోగ్యోపనిషత్తులో మొదట చెప్పిన అగ్ని కంటే పూర్వము చేర్చుకొనవలెను. అందుచే త్రివృత్కరణము పంచీకరణమునకు ఉపలక్షణము. ఐదు భూతములను ఒక్కొక్క దానిని రెండుగా విభా స్థూల శరీర వర్ణనము జించి ఒక సగభాగమును అటు ఉంచి మిగిలిన సగమును నాలుగు భాగములు చేసి ఇతర భూతముల సగము భాగములతో కలిపినచో పంచీకరణము జరుగును అని భాష్యోక్త విధముగా పంచీకరణ పద్ధతిని తెలియవలెను. ఈ విషయమును విద్యారణ్య గురుచరణులు పంచదశిలో ఒక శ్లోకమున సంగ్రహించియున్నారు. ద్విధ విధాయ చైకైకం చతుర్థ ప్రథమం పునః స్వస్వేతర ద్వితీయాంశై యోజనాత్ పంచ పంచతే. కావున ఒక్కొక్క స్థూలభూతమునందును తనకు చెందిన సగము భాగము ఇతర భూతముల ఎనిమిదవ భాగమును ఉండును. ఈ విధముగా పరస్పరాంశములతో సంబంధించిన పిమ్మట గగనాది శబ్దములతో వ్యవహరించుటకు తగిన స్థూలభూతములుగా నేర్పడిన ఈ పంచమహాభూతములు స్థూల శరీరమునకు కారణమగుచున్నవి. అవహభూతముల ప్రసక్తి వచ్చినదిగాన వాటి ధర్మములగు శబ్దాది విషయములను గూడా వాటిపై వైరాగ్యము కలుగుటకే చెప్పుచున్నాడు. మాత్రాస్తదీయ విషయాభవంతి శబ్దాదేహ పంచ సుఖాయ భోక్తుః. 76 తదీయాహ ఆకాశాద్భూతములకు సంబంధించిన మాత్రాహమాత్రలైన పంచ ఐదు శబ్దాదయః శబ్దము మొదలైన విషయాః విషయములు భోక్తుః భోక్తైగు జీవునకు సుఖాయ భవంతి సుఖమును కలిగించుచున్నవి. మియంతే ఇతి మాత్రాః ఇంద్రియగోచరములుగా చేయబడుచున్నవి అనుభవింపబడుచున్నవి గాన మాత్రలు తదీయాహ ఆకాశాద్భూతములకు సంబంధించిన శబ్దాదయః క్రమముగా శబ్ద 117 118 శ్రీ వివేక చూడామణి స్పశ్యరుపరణ గంధములనెడు పంచ విషయాయుదు విషయములు. విషయ శబ్దము బంధన మను నరముగల విపూర్వక షీ ధాతువు నుండి నిష్పన్నమైనది. కావున విషయములు అనగా విశేషణ సిన్వంతి అధికముగా బంధించునవి అని యర్థము. భోక్తుః సంసార్యగు జీవుని యొక్క శుభాయసుఖాభాసమునకు మాత్రమే ఉపయోగించును. శాస్త్రమునందు అచ్చటచ్చట శబ్దాదులను పంచతన్మాత్రలని వ్యవహరించుట కలదు. అందుచే ఆయా శాస్త్రగ్రంథములతో సంవాదము కొరకు ఏకార్థత్వము కొరకు మాత్రాస్తదీయాహ అని చెప్పబడినది. అవి ఇట్లు బంధకములో ఇప్పుడు చెప్పుచున్నాడు. యయేషు మూఢ విషయేషు బద్ధ రాగోరుపాసేన సుదుర్ధమేనా ఆయాంతి నిర్యాస్త్యథ ఊర్ధ్వముచ్చేయః స్వకర్మదూతేన జవేన నీతాః. 77 ఏ మూఢాః మూఢులు సుదుర్ధమేన తొలగింపరాని రాగోరూపాలేన రాగమనెడు గొప్పపాసముచే విషయేషు విషయములయందు బద్ధాః కట్టబడినారో వారు స్వకర్మదూతేన తమయొక్క కర్మయనెడు దూతచేత జవేన వేగముగా నీతాః నడిపింపబడినవారే. అధః క్రిందికి ఆయాంతి పచ్చుచుందురు ఉచ్చయః ఊర్ధ్వం చాలపైకి నిర్యాని వెడలుచుందురు. దీయే మూఢాః వివేకరహితులు ఏషు విషయేషు ఈ సబాది పంచ విషయములయందు సుదుర్ధమైన ఎంతో కష్టపడినగాని నిగ్రహించుటకు శక్యము కాని రాగోరుపాసేన రాగమనెడు గొప్ప పాసముచే ఉరుపాసమనగా బంధించుటకు ఉపయోగించు దృఢమైన త్రాడు మొదలైనది. ఈ విషయములపై ఆసక్తి ఎనునదే దృఢమైన పాసము దానిచే స్తంభమునకు పశ్వాదుల వలె కట్టబడినవారే. స్థూల శరీర వర్ణనము 119 అనగా మిక్కిలి కామములు కలవారే స్తంభమునకు కట్టిన పశువులు స్తంభమును విడచి ఎట్లు వెళ్లజాలవో అట్లే విషయాభిలాష కలవారు వాటిని విడజాలక వాటియందే ఆశ కలవారే శ్రేయోమార్గము నుండి భ్రష్టులగుచున్నారు అని చెప్పుచున్నాడు. ఆయాంతిమో ధర్మ ధర్మరూపమగు తమ కర్మ ఊర్ధ్వధోగమనములకు హేతు వగుటచే దూతవలేనున్నది. న్యాయస్థానాదులలో నున్న దూత విచారణ చేయవలసిన వారిని క్రిందికిని మీదికిని ఏ విధముగా తీసుకుని వెళ్ళుచుండునో అట్లే ఇదియు శబ్దాధికము సుఖమును కలిగించునను ఉద్దేశముతో అది లభించుటకై పుణ్యము నాచరించును. అప్పుడా పుణ్యకర్మ దివ్య శబ్దాధికమును అనుభవింపజేయుటకై వానిని ఉన్నతమగు స్వర్గాధిస్థానమును పొందించును. అచట పుణ్యము క్షీణింపగానే మరల క్రిందికి వచ్చుట ఉండనే ఉన్నది. చేసినది అధర్మమే యైనచో చెప్పవలసిన పనియేలేదు. సర్వదా అధోగమనమే ఉచ్చైరుద్ధ్వం ఆయాంతి జనాంతరకృతమగు పుణ్యవశముచే మనుష్యాది జన్మలను కలిగించును. మరల రాగము ఏర్పడగనే క్రిందికి పోవుదురు. ఈ విధముగా విషయాభిలాష కలవాడు తన కర్తవ్యములను మరచుటకు ఎక్కువ అవకాశముండు టచే ఈ బంధము నుండి తప్పించుకొనలడని భావము. అవ శబ్దాదులలో ఒక్కొక్క దానిని సేవించువారికే మృత్యు హేతువగు బంధము కనబడుచున్నది. ఐదింటిని సేవించువాని విషయము చెప్పనేలా అని అవి హేములని బోధించుటకై దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నాడు.